ద్వాదశ స్కంధము గాయత్రి విచారణము. దేవా, సదాచార విధులను తెలుపుచూ గాయత్రి విధానము చెప్పితివి. ఆ విధానములో మిక్కిలి ముఖ్యమైనదియు అధిక పుణ్యప్రదమైనదియునగు దానిని మాత్రము దయతో తెలియజేయుమని నారదుడు అడుగగా నారాయణుడు ఇట్లు చెప్పెను. బ్రాహ్మణుడు ఇతరానుష్ఠానములు చేసినను చేయకున్నను గాయత్రి నిష్ఠ కలిగి ఉన్నచో అతడు తప్పక తరించును. మూడు వేళల యందును అర్ఘ్యప్రదానము, మూడు వేల గాయత్రి జపము చేసిన వానిని దేవతలు కూడా కొనియాడుదురు. అంగకరన్యాసములు చేయకున్నను మంచి మనస్సుతో సచ్చిదానంద స్వరూపిణిని ధ్యానించి ఎంతేనీ జపించవలయ్యును. ఇక గాయత్రి మంత్రమునకు ఋషులు, చందములు, దేవతలు, తత్వములు వరుసగా వివరింతును. నిశ్చల చిత్తముతో వినుము. వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, శుక్రుడు, కణ్వుడు, విశ్వామిత్రుడు, కపిలుడు, సేనకుడు, యాజ్ఞవల్క్యుడు, భరద్వాజుడు, జమదగ్ని, గౌతముడు, ముదల్గుడు, వేదవ్యాసుడు, లోమసుడు, అగస్త్యుడు, కౌశికుడు, వత్సుడు, పులస్త్యుడు, మాండూకుడు, దుర్వాసుడు, నారదుడు, కశ్యపుడు అను వార్లు వరుసగా గాయత్రి వర్ణములకు ఋషులు. గాయత్రికి చెప్పబడిన 24 ఛందములకు దేవతలను చెప్పుచున్నాను, వినుము. మొదటి దేవత అగ్ని, రెండవవాడు ప్రజాపతి, మూడవవాడు చంద్రుడు, నాల్గవవాడు ఈశానుడు, ఐదవవాడు సవిత, ఆరవవాడు ఆదిత్యుడు, ఏడవవాడు బృహస్పతి, ఎనిమిదవవాడు మిత్రావరుణులు, తొమ్మిదవవాడు భగుడు, పదవవాడర్యముడు, పదకొండవవాడు గణపతి, పన్నెండవవాడు త్వష్ణ, పదమూడు పూషి, పదునాలుగు ఇంద్రుడు అగ్ని, 15 వాయువు, 16 వామదేవుడు, 17 మైత్రావరుణుడు, 18 విశ్వేదేవుడు, 19 మాత్వకలు, 20 విష్ణువు, 21 వసువు, 22 రుద్రుడు, 23 కుబేరుడు, 24 అశ్వినులు. గాయత్రీవర్ణ శక్యాధికము. గాయత్రీవర్ణముల శక్తులను ఇట్లు నారాయణుడు నారదునకు చెప్పెను. శ్రీ వామదేవి, ప్రియ, సత్య, విశ్వభద్ర, విలాసిని, ప్రభావతి, జయశాంత, కాంత, దుర్గా, సరస్వతి, విద్రుమ, విశాలేశ, వ్యాపిని, విమల, తమోపహరిణి, సూక్ష్మ, విశ్వయోని, విజయ, వస, పద్మాలయ, పరాశోభ, ఛద్ర, త్రిపద అను వారిరువదినాలుగు వర్ణముల శక్తులుగా చెప్పబడుదురు. 24 వర్ణముల వర్ణములిది సంపంగి, అవిస, పగడము, స్ఫటికమణి, పద్మపుష్పము, బాలసూర్యుడు, శంఖ కుందేందులు, పగడము, పద్మపత్రము, పద్మరాగము, ఇంద్రనీలమణి, ముత్యము, కుంకుము, కాటుక, రక్తము, వైడూర్యము, తేనె, పసుపు, కుందము, పాలమిశ్రవణము, సూర్యకాంతము, చిలుకతోక, శతపత్రము, కేతకి, మల్లిక, కరవీరము అను రంగులు వరుసగా 24 వర్ణములకు చెప్పబడినవి. ఈ వర్ణముల వర్ణములు మహాపాతకములను కడిగివేయగలవు. నేల, నీరు, వెలుగు, గాలి, ఆకాశము, గంధము, రసము, రూపము, శబ్దము, స్పర్శ, ఉపస్థ, పాయువు, పాదపాణి వాక్కులు, ముక్కు, నాలుక, కన్ను, చర్మము, చెవి, ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనునవి వరుసగా వర్ణముల 24 తత్వములు. ఇప్పుడిక ముద్రలను చెప్పుచున్నాను. సుముఖము, సంపుటము, వితతము, విస్తృతము, ద్విముఖము, త్రిముఖము, చతుర్ముఖము, పంచముఖము, షణ్ముఖము, అధోముఖము, వ్యాపకాం అంజరికము, శకటము, యమపాశము, గ్రథితము, సన్ముఖోన్ముఖము, ప్రలంబము, ముష్టికము, మత్స్యము, కూర్మము, వరాహకము, సింహాక్రాంతము, మహాక్రాంతము, ముద్గరము, పల్లవము అనునవి 24 ముద్రలు. ఇవి మహాపాతముల త్రుంచివేయగలవు. గాయత్రీ కవచము. నారదుడు, స్వామి, మానవుడెట్లు బ్రహ్మత్వమొందును? దయతో తెలుపుమనగా నారాయణుడు ఇట్లనెను, గాయత్రీ కవచమును చదివినను, వినినను సర్వ పాపముల నుండి విముక్తుడగును, కోరికలన్నీయు ఫలించును, అతడు కేవలము దేవీ స్వరూపుడగును. ఈ గాయత్రీ కవచమునకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఋషులు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం అను చతుర్వేదములు, ఛందములు, బ్రహ్మరూపిణి దేవత గాయత్రీ పరమకళ, తత్పదము, బీజము, భర్గః శక్తి, ధియః కీలకము, ఈ అనుష్ఠాన వినియోగము మోక్షమందు మొదటి 4 అక్షరములతో, హృదయమున 3 వర్ణములతో, శిరమున 5 వర్ణములతో, శిఖయందు 3 వర్ణములతో, కవచమున 4 వర్ణములతో, నేత్రములందు 4 అక్షరములతో, అస్త్రమున న్యాసము, తెలుపు కాంతులు గల ముఖముతో కూడినది, త్రినేత్ర చంద్రవంకతో కూడిన రత్న కిరీటము తాల్చినది, 24 వర్ణములు స్వరూపముగా గలది, వరదా భయాంకుశకస, శుభ్ర కపాల, గద, శంఖచక్ర, పద్మయుగళములను తన 10 చేతులతో ధరించినదగు దేవిని ధ్యానించుచున్నాను. నన్ను తూర్పు దిక్కున గాయత్రీదేవియు, దక్షిణమున సావిత్రీదేవియు, పడమట బ్రహ్మ సంధ్యయును, ఉత్తరమున సరస్వతియు రక్షించుగాక. నన్నాగ్నేయమున పావకోజ్వల శాలినియు, నైరుతి దిశయందు యాతుధాన భయంకరియు కాపాడుగాక. నన్ను వాయువ్య దిశయందు పవమాన విలాసినియు, ఈశాన్య దిశయందు రుద్రాణియు, ఊర్ధ్వమున బ్రహ్మాణి, క్రింద వైష్ణవి రక్షింతురుగాక. ఇట్లు 10 దిశలయందు నాయంగములన్నింటినీ త్రిభువనేశ్వరీదేవి రక్షించుగాక. తత్పదము నాచరణములను, సవితుః పదము పిక్కలను, వరేణ్యం కటిప్రదేశమును, భర్గః బుడ్డును, దేవస్య హృదయమును, ధీమహి చెక్కిళ్లను, ధియః నేత్రములను, యః నొసలను, నః శిరస్సును, ప్రచోదయాత్ శిఖను, తత్ శిరస్సును, స నొసటిని, వి కన్నులను, తు చెక్కిళ్లను, వ ముక్కును, రే ముఖమును, ని పై పెదవిని, య క్రింది పెదవిని, భ ముఖమధ్యమును, గో గడ్డమును, దే కంఠమును, వ భుజములను, స్య కుడిచేతిని, ధి ఎడమచేతిని, మా హృదయమును, హి పొట్టను, ధి బొడ్డును, యో నడుమును, యో గుహ్యమును, నః తొడలను, ప్ర మోకాళ్లను, చో పిక్కలను, ద మడమలను, యా పాదములను, త సమస్త శరీరమును రక్షించుగాక. ఇది శ్రీ గాయత్రి దివ్య కవచము. ఇది అన్ని బాధలను శాంతింపజేయును, అన్ని విద్యల నొసగును, మోక్షము నిచ్చునది. శ్రీ గాయత్రి కవచమును మనస్సున ధరించినవాడు సకల పాప విముక్తుడై బ్రహ్మ సాయుజ్యము నందగలడు. దీనిని విన్నను చదివినను 1000 గోవుల దానము చేసిన పుణ్యము కలుగును.